विष्णु चित्तात्मजा गोदा श्री धन्वीपुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। ॐ श्रीमत्यै गोदादेव्यै नमः। ఈ రోజు పాసురం వైయత్తు వాళ్వీర్గాళ్ నామం నం పావైకు వైయత్తు వాళ్వీర్గాళ్ నామం నం పావైకు చెయ్యం పాసురం యొక్క తాత్పర్యం. భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు భగవద్ అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరించవలయను. శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవద్ అనుగ్రహముచే ఆనందమునే అనుభవించుచున్న వారలారా, మేము మా వ్రతమునకేర్పరచుకొనిన్న నియమములను వినుడు. పాలసముద్రములో పడుకొని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములకు మంగళము పాడేదము. మేమీ వ్రతం ఆచరించినంతకాలము నెయ్యిని గాని పాలను గాని అనుభవింపము. తెల్లవారుజామునే మేల్కొని చన్నీటిలోనే స్నానమాచరించెదము. కళ్లకు కాటుకను అలంకరించుకొనము. కేశములను పరిమిళింపచేయుటకు సువాసన గల పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపెట్టిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలు కాని అసత్యములను కాని ఎక్కడను ఎప్పుడును పలుకము. ఇతరులకు హాని కలుగు పనులను అనర్పము. ఇతరులకు కష్టము కలిగించు ఆలోచనలు చెయ్యము. జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యములచే అధికముగా సత్కరించెదము. బ్రహ్మచారులకును భిక్షకులకును భిక్ష పెట్టెదము. ఈ సంసారం నుండి ఎట్లు ఉద్ధరింపబడుదుమా అని ఏ ఆలోచన చేయుచుందుము. భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము. అత్యంత భక్తియుక్తానాం వైవశాస్త్రంన చక్రమః, అనగా శాస్త్రము కంటేను నిర్దిష్టమైన క్రమము కంటేను అత్యధికమగు భక్తి ప్రధానతమమైనది. భగవత్ కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము. దైవే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టేన కశ్చన, అనగా దేవతలకు మనపై కోపం కలిగినచో గురువు మనకు హాని కలగకుండా కాపాడగలడు. గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించువాడెవడునూ లేడు అని. కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగాను పరబ్రహ్మగా కూడా భావించవలనని పెద్దలు చెప్పుచున్నారు. కనుక ఆచార్య కృప అత్యావశ్యకమైనది, దాన్ని విడువము అని ఈ రీతిగా వ్రత సమయమున పాటించు నియమములు చెప్పబడినవి. శ్రీకృష్ణుని సేవకు అంకితమగుటచే యౌవనం శ్రీకృష్ణానుగ్రహమనే సంపదయని భావించిన గోదాదేవి ఈ పాసురములో వ్రత నియమములు చెప్పినది. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.